ఇంద్రోభ్యస్తాం విద్యేణమాభ్యందినే సమనే వృత్రమహనియన్మాభ్యందినే సమనే పరిపరీయాగృహ్యం దేవాతే యజమానస్య గృహ్యంతే తస్య వృత్రం జగ్ఞమస్యాం సరదు పాత్రేణ మరుత్వదీయాన గృహాత్తదో వై సరుదోన్ ప్రాజానాద్యపాత్రేణ మరుత్వదీయాగృహ్యం ప్రజ్ఞాజ్రం వాయమానభ్రాదుర్యాయ ప్రహరతి యన్మరుత్వదీయాదేవ ప్రథమేణ గచ్చతి ప్రహరతి ద్వితీయేణ స్త్రుమిదే తృతీయేనాయుధం వాయమానస్సగస్కరుతే యన్మరుత్వదీయా ధనుదేవ ప్రథమోజ్యా ద్వితీయయుధస్తృతీయ ప్రత్యేవ ప్రథమేణ ధత్తే విసృజతి ద్వితీయేన విద్యతి తృతీయే ేంద్రవృత్రగౌహత్వాపరాపదమగచ్చద పారాధమితి మన్యమానః సహరితో భవత్సేత స్మరుత్వదీజానాత్మస్మరణాన పశ్యత్తాన గృహ్ణేర ప్రాణమేవ ప్రథమేనా స్పృణుతా పానం ద్వితీయేనాత్మానం తృతీయేనాత్మస్మరణావాయేతే విజమానస్య గృహ్యంతే యన్మరుత్వదీయా ప్రాణమేవ ప్రథమేణ స్పృణుతే పాణం ద్వితీయేనాత్మానం తృతీయేనేంద్రవృత్రమహంతం దేవా అబ్రువన్మహానువా అయమభోద్యో వృత్రమవధేతి తన్మహేంద్రస్య మహేంద్రత్వగంహేతం మాహేంద్రముద్ధారముదహరత వృత్రగంహత్వాన్యాసు దేవతా స్వధియం మాహేంద్ర గృహ్యతముద్ధారమేవ తంయజమానముద్ధరతేన్యాసు ప్రజాస్పతి శుక్రభాత్రేణ గృహ్ణాదియజమానదేవత్యో వైమాహేంద్రేణ శుక్రోయన్మాహేంద్రగం శుక్రభాత్రేణ గృహ్ణాదియజమానగేవతే జ్యోతధారీ అదజ పుత్రకామాభ్యేభ్యో దేవేభ్యో బ్రహ్మౌదనమవచత్తస్యాచ్ఛేదనమలదుస్తాశ్చాత్సారేతో దత్తతస్యై చత్వారహాదిత్యా అజాయం తథా ద్వితీయమవచత్సామన్యతోచ్ఛేదనాన్మయిమేగ్రే ప్రాశిష్యామేతో మే వసీజాగుం సోజనిష్యంతగ్రే ప్రాష్టా సారేతో దత్తతస్యేభ్యర్థమాన్నమజాగతసాదిత్యేభ్యదేవతీయమవద్భోగాయమయుజగ్రశ్రాంతమస్తిమరం ప్రణామహయ్యోజాయాతస్మాకేకోసంజోస్య ప్రజాయా వృద్ధ్యాత అస్మాకం భోగాయ భవాదిశితో విభస్మానాదిత్యోజాయతస్య వార్యం ప్రజాయన్మనుష్యా స్వేకగేవర్భోయోజతేథదేవానాం భోగాయ భవతి దేవామీయజ్ఞాద్రుద్రమంతరాయం సాదిత్యానన్వాక్రమదేద్విదేవత్యాన్ ప్రాబ్ధ్యన్నతాన్న ప్రతి ప్రాయచ్ఛంతత్పాదపిబ్ధ్యం ప్రపన్నన్న ప్రతి ప్రయచ్ఛంది తస్మాద్విదేవత్యేభ్యాదిత్యో నిర్గృహ్యదేయదుక్షేషణాదజాయంతస్మాదుక్షేషణాద్విష్యతేర్గృహ్ణాతి మాతా పితా పుత్రస్థ దేవతం మిథునముగం గర్భోజరాయుత దేవతం మిథున పశవో వారేతే యదాదిత్యవోర్ధిద్రామధ్యతశ్రీణాత్యోర్ధమేవ పశూనాం మధ్యతో దధా దిశతా సంఖ్యేన మేధ్యత్వాయ తస్మాదావా పక్వం దుహే పశవో వారేతే యదాదిత్య పరిశ్రత్య గృహ్ణాది ప్రజరుద్ధ్యైవాత్మై పశూన్ గృహ్ణాది పశవో వారేతే యదాదిత్యగేత రుద్రోగ్ఞ పరిశ్రత్య గృహ్ణాది రుద్రాదేవ పశూనంతర్దధా ేతమేవ సోమపీతం పరిచయ ఆతృతీయవనాద్వస్వాదిత్యేషతే సోమపీత ఇత్యాహ వివస్వంతమేవాదిత్యగం సోమపీఠేన సమర్థయతి యా దివ్యా శ్రేణామేతి వృష్టికామస్ శ్రేణీయా వృష్టిమేవారుంధేతి తాజక్ ప్రస్కందేషుక పర్జన్యమర్షుకోసాదగన్నాధ్య ప్రజా ప్రజాయంతేనాషక్కరాదిగదనుషక్కురుద్రం ప్రజా అన్వసేన్నహుత్వాన్ వీక్షేదయన్ వీక్షేదక్షురస్ ప్రమాణిగ్రస్వాన్ వీక్ష అంతర్యామపాత్రేణ సావిత్రమాగ్రహణాగ్రహణాది ప్రజాపతిర్వాణ ప్రజానా ప్రజనాయ నాదనర్చసన్నాధ్య ప్రజా ప్రజాయంతేనామషక్వరోధిగతనమషక్వరుద్రం ప్రజా అంతవసృజే దేశవేగాయత్రో దేవానాయత్రయే లోకే విద్యదేయదాగ్రహణోయంతర్యామపాత్రేణ సావి గ్రహణాదిస్వాదేవైనయ్యోర్నగృహ్ణాదివిశ్వేదేవాస్తృతీయగుంసవనన్నోదయచ్చంతేసవితారం ప్రాతస్వవనభాజగుంసంతంతృతీయసవనమభిపర్యనయంతతో వేదే తృతీయగుంసవనముదయచ్చనయత్తృతీయసవనేదావిత్రో గృహ్యతే తృతీయస్య తమనస్య ఆద్యత్వేదమిత్రపాత్రేణ వైశ్వదేవం కలశాగ్రహ్ణాదివైశ్వదేవ్యో ప్రజా వైశ్వదేవ కలశస్సవితాప్రసవానామీసేత్సవితృపాత్రేణ వైశ్వదేవం కలశాగ్రహ్ణాదిరవితృప్రసూతగేవాస్మై ప్రజా ప్రజలేషోమభిగృహ్ణాదిదేశమాజనుప్రతిష్టాణ ఇత్యాహతో మే సోమభిగృహ్ణాది ప్రతిష్ఠిత్యాభిగ్రహే మనుష్యేభ్యో దేవేభ్య పితృభ్య క్రియతే ప్రతిష్టానిత్యాహ మనుష్యేభ్యదేవైతేన కరోతి బృహదిత్యాహ దేవేభ్యదేవైతేన కరోతి నమైత్యాహ పితుర్భ్యదేవైతేన కరోత్యేతావతేర్వై దేవతాస్తాభ్యదేవై నగుం సర్వాభ్యో గృహ్ణాచేషతేజో నర్విశ్వేభ్యత్వా దేవేభ్యదిత్యాహ వైశ్వదేవాఖ్యేషః ప్రాణో వాయేషయదు పాగుంసుర్యదు పాగుంసు పాత్రేణ ప్రథమస్తో తమస్తగ్రహో గృహ్యేతే ప్రాణమేవాన ప్రయంతి ప్రాణమునోగ్యంతి ప్రజాపతిర్వాయేణ ప్రాణవు పాగుంసు పత్నే ప్రజా ప్రజనయంతి యదు పాగుంసు పాత్రేణ పాత్రే వదమాక్రహణా గృహ్ణాది ప్రజానా ప్రజననాయ యస్మా ప్రాణం ప్రజా ప్రజాయంతే దేవా ఇత పత్నే సువర్గం లోకమజిగాగుం సంతే సువర్గం లోకన్న ప్రాజాహంతేతం పాత్రే వదమపశ్యంతమ గృహ్ణదోగే సువర్గం లోకం ప్రాజానయుం పాత్రే వదో గృహ్యతే సువర్గస్ లోకస్ ప్రజ్ఞా సతో బోధాతిష్టతస్తేభ్యో గృహ్యమాణస్తం ఘతం వజ్రం కృత్వా ఘంతం నిరేంద్రియం భూతమ గృహ్ణంత ంసముపస్థితం వదంతి గద్ధృతేన పాత్రే పదగ్రశ్రేణాదివజ్రేణైనం వశే కృత్వా గృహ్ణాత్యుపయామగృహీతోధీత్యాహేయం వా ఉపయామస్తస్మాదివా ప్రజాన ప్రజాయంతే బృహస్పతి సురస్వైత్యాహ బ్రహ్మ వై దేవాన బృహస్పతి బ్రహ్మణైవాస్మై ప్రజా ప్రజనయజేందో ఇత్యాహ వేదో ేంద్రియాహ ప్రజా వాయింద్రియం ప్రజాయేవాస్మే ప్రజనయత్యర్వేదోగా పత్నే వయత్యాహమిషత్వాయ సజోర్ధేవే హత్వామం వివేత్యాహత్వే పశూనామ్యధునాగుంపగద్రూపమేవేష్టారమనిఘాగుంసన్ సపత్నే ప్రాపద్యతన్న ప్రతి ప్రాయచ్చంత స్మాదవిమధ్యం ప్రపన్నన్న ప్రతి ప్రయచ్చంది తస్మాత్ పాత్రే వదే త్వష్ట్వేపి లిఖ్యతేన స ప్రసాదయత్నసన్నాధ్య ప్రజా ప్రజాయంతేనానువషట్కరోతి యదనువషట్కరుద్రం ప్రజా అన్వవజేజన్నానువషట్కరుమగ్ని సోమం భక్షయేదు భాగస్వనువషట్కరో జనరుద్రం ప్రజా అన్వవసృజతి శాంతమగ్ని సోమం భక్షయత్యగ్నేస్తమాసీనేత్రుపస్తమాసీననేత్రపత్నేవనేత్రిలేతో్యాముగ్గాత్రాభ్యాపయతి ప్రజాపజలనాయేదుగాతాయ ప్రజానాయాపవప్రవర్తయతినేతనేవనస్యంచోరుణోపప్రవర్తయత్యోరుణాభిరేణశ్రిచ్యతేనగ్నగోరోపవత్యసమిసుదేభవతో ధనేదశ్రిచ్యతే స ప్రజా ప్రజాయంతే ఉపరిష్టాపయామాయ యజ్ఞస్య ధృత్యై ప్రాణ్యాని పాత్రాన్ని యుజ్యంతే నాణ్యాని యాని పరాజీనాన్ని ప్రయుజ్యంతే మమేవదే లోకమభిజయతి పరాయ వక్షసో లోకో యాని పునః ప్రయుజ్యంత ఇమమేవదే లోకమభిజయతి పునః పునర్వక్షయం లోక ప్రాణ్యాని పాత్రాన్ని యుజ్యంతే నాణ్యాని యాని పరాజీనాన్ని ప్రయుజ్యంతే తాన్యన్ వోడదయ పరాభవంతి యాని పునః ప్రయుజ్యంతే తాన్యన్ వోడదయ పునరాభవంతి ప్రాణ్యాని పాత్ర యుజ్యంతే నాణ్యాని యాని పరాజీనాన్ని ప్రయుజ్యంతే తాన్యన్వారణ్యా పశవోరణ్యముపయంతి యాని పునః ప్రయుజ్యంతే తాన్యను గ్రామ్యా పశవో గ్రామముపావయంతి యో వై గ్రహాణాం నిదానం వేద నిదానవాన్ భవత్యాజ్యమిత్యుత్పన్న తద్వై గ్రహాణాం నిదానయ్యదు భాగుంశురగుంశదు భాగస్వంతర్గామయోర్గదుచ్చై సరిదేహాం గ్రహాణామేతద్వై గ్రహాణాం నిదానయ్య వేద నిదానవాన్ భవతిగ్రహాణాశనం వేద ప్రజయాశుభిర్మిశునైర్జాయతే సారేభిరన్యే గ్రహాశ్యందే వాయుద్యైరన్యమేతద్వై గ్రహాణాశనయ్యేవం వేద ప్రజయాశుభిర్మిశునైర్జాయతగిందస్తష్టమేణాత్సవిష్మ్యాక్ష ఆత్మన్నారవణన్నావిందత్సేతాదను సమనంశ్చత్తాన్యరపత్యైర్వై తస్మాదను సమనం రోడాశాప్యంతే తస్మాదను సమనం రోడాశానాం ప్రాశ్నీజాతాత్మన్నేవారమణం కురు దేనైనకం సోమోది భవదే బ్రహ్మవాదినావదంధ్యనచ్చాలేయుషా పంచిరాప్యతే ధగం యజ్ఞస్య వాన్ దత్తమిది సానాకరంభ పరిపాప పురోడాశప్పయస్యాదేన పంచిరాప్యతే తద్యజ్ఞస్య వాన్ తత్వం ఓం సవర్గాయ వా ఏతాని లోకాయ భూయంతే యద్దాక్షిణాని ద్వాభ్యాం కాలిభవత్యేజోజిపాద్యజమాన ప్రతిష్ఠిత్రాగ్నేక్షయేవాక్రమదేతదోభ్యేజువర్గమేవైనం లోకం గమయతి సౌరేభ్యాభ్యాం కాలిభవత్యేజోత్తమేవైనం లోకకం సమారోహయతి నయమచ్చేజోజువర్గస్ లోకస్భినేజ పదే నిహిరణ్యకంభక్వాగ్రహాదితు వర్గమేవైనం లోకం గమయతి రూపేణ వా రూపమభ్యైమేత్యాహ రూపేణ చాగోరూపమభ్యేతిరణ్యేన దశోవ విశ్వవేదాభిభజత్యాహ దశోహస్తవై విశ్వవేదా దేవోగాంజక్షిణాభిభజతేనైవైనాభిభజత్యేతత్తేహ్నేనాధై సోమచ్యుతమిత్యాహ సోమచ్యుతగ్యుత్యసరాధైతమిత్రస్య పథాయ పథా ప్రేతచంద్రదక్షిణా ఇత్యాహ సత్యం వా రతకం సత్యేనైవేనాభజతి యజ్ఞస్య పథాయంతేహ యజ్ఞశ్రక్యేతా పథాయంతి యద్దక్షిణ బ్రాహ్మణమద్యరాధ్యాతమివారేజమిత్యాహైషవే బ్రాహ్మణమిదారేజోయశ్రువాన్ తస్మాదేవమాహమిషుభ్యంతరిక్షమిత్యాహువర్గమేవేనం లోకంగమయేరస్మరస్యేత్యాహమిషత్ ఆత్మద్దాగచ్చత మధుమదే ప్రదాతారమావిశుదేత్యాహమయమిహ ప్రదాతార స్వాత్మానమూత్ర మధుమదే రామిశుదే వావైతదాహిరణ్యందనాదిజ్యోతిరే హిరణ్యం జ్యోతిరేవ పురస్తాద్భక్తేజు వర్గస్య లోకస్యానుచ్చాత్యాగ్నిధే దదాత్యగ్నిముఖానేవ త్వం ప్రేణాది బ్రహ్మణే దదాది ప్రసోహోత్రే దదాత్యాత్మా వా యజ్ఞశ్చిద్భవతాత్మానమేవ యజ్ఞస్య దక్షిణాభిః సమర్థయతి సమిష్టయజోగుంషజుహోది యజ్ఞస్య సమిష్టేయద్వై యజ్ఞస్య క్రోరయ్యద్వియత్తేయరత్యేదియన్నాత్యేదియదది కరోదియన్నాపి కరోది సదేవదే ప్రేణాది నవజుహోది నవమే పురుషే ప్రాణా పురుషేణ యజ్ఞః సంమితో యావానేవయజ్ఞస్వం ప్రేణాది నృగ్వయాని జుహోది నద్వారసవరుతూణేన ప్రేణాది త్రేణయజోగుంషిత్రేణి మే లోకాయమానేవ లోకాన్ ప్రేణాది యజ్ఞయజ్ఞం గచ్చ యజ్ఞపదిం గచ్చే యజ్ఞపతిమేవైనంగమయతి స్వాయోలింగచ్చేత్యాహ స్వామేవైనం యోలింగమయత్యేషదే యజ్ఞోయజ్ఞపదేనవోమాగస్వీరయిత్యాహయమానమేవీర్యందధాదివాసుష్టో హాత్యహవ్యోదేవ భాగం ప్రచ్చత్సంజనాన్ బహుయాగినో యజో యజ్ఞే యజ్ఞం ప్రత్యతిష్ఠిపా యజ్ఞపద విధిహోవాజయ్ఞపదావిధత్యాద్వేయుద్యాపరాభూవరిహోవాజయ్ఞేవాజయ్ఞప్రతిష్టాప్యాదేవానస్యాపరాభావాజయ్ఞేవాగాదిమితో గాతుం విత్వా గాతుమిజేత్యాహ యజ్ఞేవ యజ్ఞం ప్రతిష్టాపయదిజమానస్యాపరాభావాయ అవపృథయోగుంషిజోదయదేవార్వాజేన మేకహాయనాదేన కణోజదేవతైరవయజతే కోపమసమవేష్యప్సువే వరుణస్సాక్షాదేవరుణమవయజదేవత్మనావాన్నిత్యయజ్ఞగం రక్షాగుం దిఘాగుం దంతి నామ్నా ప్రస్తోతాన్వవేదినామవే రక్షోహా రక్షతామవహత్యేత్యన్నిఘనవైత్రేగిమే లోకాయేభ్యరేవ లోకేభ్యో రక్షాగస్య వహంతి పురుషఃపురుషో నిధనమవైతి పురుడోగిరక్షస్మే రక్షతాముపహత్యా ఉరుగుంహిరాజా వరుణస్థకారేత్యాహ ప్రతిష్ఠిత్యేందరాజన్ భృణస్సహస్రమిత్యాహ భేణజమేవాత్మైకరాత్యభిష్ఠితో వరుణస్య పాశయిత్యాహ వరుణ పాశమేవాభిలక్షతి బరిహిరభిజుహోక్త్యాహుదీనాం ప్రతిష్ఠిత్యా అథో అగ్నిమత్యేవ జుహోత్యమవరిహిణ ప్రజాజాలిగతి ప్రజా మే బరిహ ప్రజాయేవ వరుణ పాశాన్ముంజత్యాచ్య భాగో గజలి యజ్ఞస్యేవ చక్షు వరుణంగిరివరుణపాశాదేవైనం ముంచే వరుణోగిరి సాక్షాదేవైనం వరుణపాశాన్ముంచవరిగిరావును యాజోగిరి ప్రజా ప్రజా వరుణపాశాన్ముంచరి సుర ప్రయాజాలిగిరి ద్వామనో యాజోడ సంపద్యంతే షడ్వాదవృతమేవ ప్రతిష్టత్యవసం గుణేత్యాయోమే వరుణమవయజతే సముద్రే దేహృయమసుందరిత్యాసుముద్రేక్ష్యంతరవరుణసంతా ైత్యాభ్యరేవై నమోషధీభిస్ సంయంతేవీరాపగేషభోగ్యాహయసాయురేవైరత్పశభోవై సోమోయద్భిందూనా భక్షయేత్పశువాన్ స్యాద్వరుణస్తేనం గృహ్ణేయాద్యన్న భక్షయేత పశుస్యాన్నైనం వరుణో గృహ్ణేయాదు భక్తృష్టమేవ పశువాన్ భవజనేయం వరుణో గృహ్ణాది ప్రజయతో వరుణస్య పాదవిత్యాహ వరుణ పాశాదేవ నిర్ముచ్యతే ప్రతిక్షమాయంతి వరుణస్యాంతరిత్యాయేధోత్యేజతిమహేత్యాహతుమిదేవాగ్యన్నవస్యంతముపాయంతేజోజితేజోమరిధేహేత్యాహతేజదేవాత్మన్ధత్తే ఉపనిషామస్యమాన్ సమాన్ పశుకామస్యైతానవాను పశవ ఉపతిష్ఠంతే పశుమానే భవతి వ్యజతచేతరాన్ ప్రజలైవేనం పశుభర్యజతృయం కామకేన ప్రమాణకస్యాజతి కర్తమిదంతస్య వినజాగత్తరార్భ్యం వరిహిష్టమసక్రతీరాగం సమేధావే కర్తమిత్యస్యైవం వినోది తాజః ప్రమీయతే దక్షిణార్భ్యం వరిహిష్టం వినజాత్సువర్గకామస్యాసక్రతీరాగం సమాక్రమణమేవ ప్రత్యేదయ్యజమానః కురుదేతు వర్గస్య లోకస్య ేస్వాదేవిందేయంకామగేరస్తాన్నైకాస్తాగేతేమానస్య ప్రవేష్టమానే వాస్వదాగతేరావేదేవ దక్షిణతమపానయంతాం దేవా ఉపశదేనైవాపానుగంధర్వపశయస్యోపశయత్మయ్యద్దక్షిణతముపశదవపశయే భ్రాతృయావనత్యే సర్వే వా అన్యేయోపా పశుపంతోథోపశయేవా పశుస్తస్యజమానః పశుర్యన్ననిర్దిశేదాద్యుమార్చే యజమానోసౌ పశుర్దినిర్దిశేత్యం దిశ్యాచమేవద్వేత్తినమస్మై పశుర్నిర్దిశదీరినః దిశ్యా ప్రాపుష్ట్య పశుర్భిప్రోయాన్నగ్రామ్యాన్ పశోరభినస్తిరాంజాన్ ప్రజాపరిప్రజాజతసోమ్ నాచ్యేనవ్యాధతేత. కళా విరాడన్నం విరాట్ విరాజైవాన్నాద్యమవరుంధేకాదశస్తరగేవాస్తేన వజ్రో వాయేషా సంయతేకాదశ దేశేశ్వరా పురస్తాయ్యం సంవర్జితం వినోదయజ్ఞ ప్రత్యుత్తేషా ప్రజాపతి ప్రజాశరితానో మన్యసేతాదశి పశ్యత్తయాేతాయంద్రియం వీర్యమాత్మన్న సత్త ప్రజాయుఖలు వాయుషతేజోయుషతేకాదశిభవత్యాయుదేవతేంద్రియం వీర్యం యజమాన ఆత్మన్ సత్తే ప్రేమాగ్నేయేణ పాపయతిగుంసారత్యాకరోత సౌమ్యేన తథా ప్రజనయతి పౌర్ణేన వాయుపత్యాభవతి బ్రహ్మ వై దేవానాం బృహస్పతి బ్రహ్మణైవాస్మై ప్రజా ప్రజనేతి వైశ్వదేవో భవతి వైశ్వదేవ్యో వై ప్రజా ప్రజాదేవాస్మై ప్రజనయతీంద్రియమేవేంద్రేణావరుంధే విషం వారుణోబలమేంద్రాగ్నేన ప్రథమాయ సావిత్రోజర్వరుణత్వాయ వారుణో మధ్యత ఐంద్రమానభదే మధ్యత దేవేంద్రియమానే తథా పురస్తాదేంద్రస్య వైశ్వదేవమానభదే వైశ్వదేవం అన్నమన్నమే పురస్తాధస్తే తస్మా పురస్తాదన్నమద్యత ఐంద్రమాలభ్యమానభదే విద్వేమరుతమిషమేవాస్మానుబద్ధాది కామయే తయోవగత స్వోపరుధ్యతాయోపరుద్ధ స్వోపగచ్చద్విత్తేంద్రస్య లోకే వారుణమానభేద వారుణస్య లోక ఐంద్రయ్యదేవావగత స్వోపరుధ్యతేజోపరుద్ధ స్వోపగచ్చతి యది కామగేద ప్రజాముఖ్యే యుది మయోన్విజరే ప్రజాయే మమోహయది వివాహతోపాంబారుణమానభేద ప్రజావరుణోయ్యా దక్షిణత ఉదంచమానభదే వివాహతోపాం ప్రజానామవరుణగ్రాహాయ ఇంద్రపత్నిగామనుమయాజగత్తాంపర్యజ్ఞతామునుగత్తయామనురాధ్వాజ్ఞతం పాత్రేమతముత్సృజయామేవమనురుద్ధివాధ్వామేవైదమానరుద్ధ్నోతి యజ్ఞస్య వా అప్రతిష్ఠితాయజ్ఞ పరాభవతి యజ్ఞం పరాభవంత యజమానాన పరాభవతి యరాజ్యేన పాత్రేమదగుండగ్గస్థాపయతి యజ్ఞస్య ప్రతిష్ఠిత్యే యజ్ఞం ప్రతిష్ఠంత యజమానాన ప్రతిష్టతేష్టం మమనాభవత్ ప్రజలగిమత్వాష్టాభవతిష్టమేవాణంపత్ని ఘ్రంతి వాతత్సౌమ్యగభిషుణ్వంతిగత్సౌమ్యోభవతిసామృతాయానుత్తరణీ ఘ్రంతి దాతృగేవద్యుత్తరార్ధేవామధ్యేవాజుభూయాద్దేవతాభ్యస్వదంద్రద్యాక్షిణాగ్రేజుహోక్తేషామేమృణాంతిక్స్వాయామేవ దిశి మిత్రేణ్యరవేదముద్గాభ్యోహరంతిగామదేవ్యో వై సౌమ్యోదేవతాం నక్షంబట్వర్వంతి తరస్వేదాంధ్యరవేక్షందే పవిత్రం వై సౌమ్య ఆత్మానమేవేదాత్మానన్న పరిపశ్చేదాశ్చాభిషతిం కృత్వాత్మానమేవేదోగతమనాశ్యాత్సోవేక్షేదయన్మేమనపరాగతయ్యద్వామే అపరాగతం రాజ్ఞా సోమేణ్యపత్పాదుధారయామతీమనగేవాత్మందాధారణగతమనాభవత్యపవేతీయమనే యజ్ఞక్రామతీయోగ్రామేష్ణం యజ్ఞోదేవతాయజ్ఞం చ దాధారో పాగుంశయమిదురత్వాయ బ్రహ్మవాదినో వదంతి మిత్రో యజ్ఞస్య స్వత్వం యువతే వరుణో దురిష్టం వదతి యజ్ఞత్వ యజమానో భవతీతి యన్మయే వరుణేం వచామానభదే మిత్రేణైవ యజ్ఞస్య స్విట్టకూశమగతి వరుణే దృష్టన్నాక్షిమానో తథా వేదాంగలే నోర్వరాహం ప్రభిందం దేవృక్సామే యజ్ఞం ప్రభిందో యన్మే ప్రావరుణేం వచామానభదే యజ్ఞానేవ ప్రభిన్నాయ భక్త్యమన్వవాసరిశాంతే జాతగామాని వా ఏతస్య ఛందాగం దిజయే జానఛందసాయన్మే ప్రావరుణేం వశామానభదే ఛందాగస్యేవ పునరాప్రేణా జాతగామత్వాయాసో ఛందస్వేవ రసందధాది దేవాయంద్రియం వీర్యా అవ్యభజంతతోయత్తశిష్యతనదిగ్రాహ్యాభవంతరదిగ్రాహ్యా నామదిగ్రాహ్యత్వయదిగ్రాహ్యా నిష్యంతరింద్రియమేవ తద్వీర్యమానాత్మన్ధత్తే తేజేంద్రియమేంద్రేణ బ్రహ్మవర్చతకం సహోర్యేణోపస్తంభనం వాతదిగ్రాహ్యా చక్రే పృష్ఠాయత్పృష్ఠేన గృహేణ యజ్ఞం పృష్టానదగౌషే గర్గలక్షే గృహీయా ప్రత్యంజం యజ్ఞమతిగ్రాహ్యాగౌషే గర్వృష్టవ్యాయజ్ఞాయ ప్రజాపతిర్దేభ్యో యజ్ఞాన్యాజిధత్స ప్రజాస్తనోరపన్యధత్తగ్రాహ్యా అభవన్వితనుస్త యజ్ఞైత్యాగ్రాహ్యాగృహ్యంతేత్యప్యక్ష్టోమేహీరవ్యాయజ్ఞలుక్తా దేవతాదే సర్వా సదృశీరాదంతానవ్యాపతమగచ్చంతే దేవాదేతేతాన్ గ్రహాన పశ్యంతాన గృహ్ణతాగ్నేయమైంద్రవిందం సౌర్యగం సౌర్యస్తో వైతేన్యాభిర్దేవతాభిర్వ్యాపతమగచ్చన్ యస్తేవం విదురేతే గ్రహాయుక్షంతే వ్యాపతమేవ పాత్మనా భ్రాతుర్యేణ గచ్చతి మే లోకా జ్యోతిష్మంతః సమావస్వీర్యా కార్యాయుత్యాహురాగ్నేయేనాస్మిల్లోకే జ్యోతిర్ధత్త ఐంద్రేణాంతరిక్షజింద్రవాజోహితైజౌ సౌర్యేణామస్మిల్లోకే జ్యోతిర్ధత్తే జ్యోతిష్మంతోస్మానిమే లోకా భవంతి సమావద్వీర్యానేనాం కురుత ఏతాను వైగ్రహాన్ బంబా విశ్వయథా పవిత్తాభ్యానిమే లోకా పరాశ్చార్వాంశ్చ ప్రాభుర్యశ్చైవం విదురేతే గ్రహాలిక్యంతే ప్రాస్మానిమే లోకా పరాశ్చ సర్వాంశ్చ భాంతి దేవాయ్యే కుర్వదే దేవాదాభ్యేషందాగుంధిశునాడిసముస్థాపయంతో దేవాభవన్ పరాకురాయస్యేవం విదురోదాభ్యో విష్యతే భవత్యాత్మనా పరాస్యభ్రాతుర్యభవతిద్వై దేవాసురానదాభ్యస్యాదాభ్యత్వయ్యదేవం వేదలభ్రాత్యేవ భ్రాతుర్యన్నైనం భ్రాతుర్యోలభ్రాత్యేషామే ప్రజాపతే మోక్షణేనావతనోగదాభ్యువనధ్యస్త గృహ్ణాది ముక్త్యా అధిపాత్మానం భాతుర్యం ముచ్యతేం వేదఘ్నంది వాణ్వంది సోమే హన్యమానేహన్యతే యజ్ఞే యజమానో బ్రహ్మవాదినో వదంతి కిందే యజమాన కురుదేన జీవన్ స్వర్గం లోకమేతీతి జీవగ్రహో వాయదాభ్యోరభిణుదస్ గృహ్ణాది జీవంతమేనగం స్వర్గం లోకం గమయ ేదజ్ఞం చిందేదాభ్యేదగ్స్థాపయంతకుంశోనృజుమయ్యదంతత్యై దేవాే ప్రవాహుగ్రహాన్ గృహ్ణతేతం ప్రజాపతిరగుంశుమశ్రమగృహేదేనైనాం విజుషోంశుర్భ్యలద్ధ్యాత్యేవ సగదభిరుదస్ గృహాధిగృతేనాధ్వాన్మనసా గృహ్ణాదిమనైవ హి ప్రజాపతి ప్రజాపతేనాప్యాదుంబరేణ గృహాయోర్వాదుంబరవోర్జమేవరుంధేస్రక్తిభవతిక్షేమ ప్రతిష్టతయో వాగుంశోరాయతనం వేదాయతనవాణ్వది ్యమిదిగావతద్వాస్యాయతనం మనసా గాయమాన గృహ్ణాయతనమానే భవతి యద్వర్యరగుంశం గృహ్ణన్నాద్ధ్వర్యమేతమానాయతేతద్ధ్వర్యమేతమానాయతేతద్ధ్వర్యమేతమానాయతేతద్ధ్వర్యమేతమానాయతేతద్ధ్వర్యమేతమానాయతేతద్ధ్వర్యమేతమానాయతేతద్ధ్వర్యమేతమానాయతేతద్ధ్వర్యమేతమానాయతేతద్ధ్వర్యమేతమానాయతేతద్ధ్వర్యమేతమానాయతేతద్ధ్వర్యమేతమానాయతేతద్ధ్వర్యమేతమానాయతేతద్ధ్వర్యమేతమానాయతేతద్ధ్వర్యమేతమానాయతేతద్ధ్వర్యమేతమానాయతేతద్ధ్వర్యమేతమానాయతేతద్ధ్వర్యమేతమానాయతేతద్ధ్వర్యమేతమానాయతేతద్ధ్వర్యమేత ప్రాణాయుషైవామృతమభిరోజిశలమానం భవశ్రుతాయ పురుషశ్రతేంద్రియాయుషైరేంద్రియే ప్రతిష్ఠయే ప్రజాపతిర్దేవేభ్యో యజ్ఞాన్యాజ్ఞానాగుంషోడశేంద్రియం వీర్యమాత్మానమభిరమఖిలత్తోడశ భవన్నవేషోడశీనామయజ్ఞోషోడశస్తోత్రగం షోడశగం సస్త్రం తేన షోడశీ షోడశిన షోడశత్రయ్యోడశీత ఇంద్రియమేవీర్యం యజమాన ఆత్మం ధత్తే దేవేభ్యో వైసు వర్గో లోకో న ప్రా భవత్తరేతగం షోడశిలాపశ్యంతమగృహణతోభ్య సువర్గో లోక ప్రాభవద్యక్షోడశే గృహ్యదే వర్గస్ లోకస్యాభిజిత్యా ఇంద్రో మే దేవానావాలుదావరహాసి స ప్రజాపతిమపాధావత్తస్మాదేతగం షోడశినం ప్రాయచ్చత్తమగృహే తనతో మే సోగ్రం దేవతానాం పర్యేయస్యేవం విదుర షోడశే గృహ్యతే గ్రమేవ సమానానాం పర్యేయతి ప్రాదస్య పదే గృహ్ణాది వజ్రవే షోడశే వజ్ర ప్రాదస్య ేదస్మిన్వే లోక ఇంద్రో వృత్రమహం సాక్షాద్రంభ్రాతుర్వ్యాజ ప్రహరణ విషంగో స్వదక్షిణైతద్వజ్రస్వరూపకం సమృద్ధ్యై. ఓం షష్ఠకాండ సమాప్తః. సప్తమకాండ ప్రారంభః. ఓం ప్రజననంజ్యోతిరగ్నిర్దేవతానాం జ్యోతిర్విరాచ్ఛందసాం జ్యోతిర్విరాట్వాచోగ్నౌ సంతిష్ఠతే విరాజమభి సంపద్యతే తస్మాంతర్జ్యోతిరుచ్యతే ద్వౌ స్తోమౌ ప్రాతస్సవనం వహతో యథా ప్రాణశ్చాపానశ్చ ద్వౌ వాగ్భ్యందినగుంసవనం యథా చక్షుశ్చ శ్రోత్రం చ ద్వౌ తృతీయసవనం యథా వాగ్చ ప్రతిష్ఠాయ పురుడసంయో వా ఏకయజ్ఞో స్థూరిర్యం కామం కామయతే తమేనాభ్యస్తుతే సర్వజ్ఞస్థూరిణాభ్యస్తుతేభ్యష్టో మే న వై ప్రజాపతి ప్రజాసృజతాజ్ఞో మేనైవ పర్యగృహ్ణాం పరిగృహీతానామశ్వసరోత్య ప్రవచతస్యానుభాచలే తాదత్త తద్గద్దభేన్యమాత్తస్మాద్గ్రద్దభోద్వ్యేతాథ ఆహుర్వణవాయాన్యమాద్దితస్మాద్గలవాద్వ్యేతాథ ఆహురో ప్రజాపతిర్వాజ్యేష్టందోరసంతరగం సామ్రాహ్మణోమనుష్యాణమజపశూనాం తస్మాత్తేముఖ్యాపదోచతుర్జంతోరథో బాహుభ్యాం పంచదశం నిర్మిమేతమింద్రో దేవతాన్మజ్జగత్తృష్టుచ్ఛందో బృహత్సావరాజన్యోమనుష్యాణమృత్పశూనాం తస్మాత్తే వీర్యావంతో వీర్యాభ్యుజంతమధ్యజ సప్తదశం నిరమేదినం విశ్వే దేవా దేవత అన్వసృజ్యంత జగదీక్షందో వైరూపగుంసామహేశ్వర మనుష్యానాం కామ పశూనాం తస్మాత్ ఆద్య అన్నధానాద్యంతరస్మాద్ధూయాగుం సోన్యేభ్యోయష్ఠాయి దేవత అన్వసృజ్యంతమత్పరేకవికుంశం నిరమేదమనుష్ఠుచ్ఛందోన్వసృజ్యజ వైరాజగుంసామ పంచదశ ప్రజాపతి సప్తదశత్రయమే లోకా అసావాదిత్యేకవికుంసేతస్మిన్ ప్రతిష్ఠితాయం వేద ఏతస్మిన్ ఏతస్మిన్ పరితిష్టతి తాదస్సవనే వేగాయత్రే చంద్రదాత్రమతే స్తోమాయజ్యోతిదశదేరిత్రమతా బ్రహ్మవర్చసేన పంచదశాయజ్యోతిదశదేరి పంచరసేన ఉదదాభిర్యసప్తరసాయజ్యోతిదశదేరి సప్తరసేన ప్రాజాపత్యేన ప్రజననేనైకవికంసారజ్యోతిదశదేరిస్తోమదేవస్తోమారజ్యోతిర్దశదేత్యసోస్తోమదేవస్తోమభిప్రణయతిజావంతో వై స్తోమాస్తావంతః కామాస్తావం ేతావతో లోకాేతావంతిజ్యోతిష్టవరుంధ్రే బ్రహ్మవాదినావదంతిష్టోమేనమానోర్వస్తోమేన త్రిపదమంతరియంతి ప్రాణాగస్తరియంతి ప్రాణేరుమానోమంతరయంతి వేయంతస్యాంతరియంతి ేమేప్యసరిది ఖలు వైరగ్యేనైజమానోయతేయస్యత్రణవమంతరయంతి ఇదమానోయతేయస్యత్రయం ప్రగుంసమంతరయంతి దేవతా తస్యాంతరయంతి దేవతా స్వమేప్యతరిది ఖలు వైరగ్యేన ఇదమానోయతేయోనై స్తోమానామ మమం పరమదా గచ్ఛంతం వేద పరమదామేవ గచ్ఛతి ప్రవద్వై స్తోమానామ మమ సమత్పరమోజ దేవం వేద పరమదామేవ గచ్ఛతి.